మెదడు చరిత్ర పుస్తకం 16వ భాగం. ఎపిలెప్సీ చికిత్స లక్ష్యంగా గల పెన్ఫీల్డ్ అధ్యయనాల వల్ల వ్యాధికి ఒక చికిత్సా మార్గం కనిపించటమే కాక అనుకోకుండా మరో అద్భుతమైన విషయం కూడా బయటపడింది. పెన్ఫీల్డ్ ప్రయోగాల గురించి చెప్పుకోబోయే ముందు మెదడులో కొన్ని ముఖ్యమైన విభాగాల గురించి చెప్పుకోవాలి. మెదడు కుడి ఎడమ గోళార్ధాలుగా విభజింపబడి ఉంటుందని ఇంతకు ముందే అనుకున్నాం. భూమి మీద భూభాగం అంతా ఖండాలుగా విభజించబడినట్టుగా ఒక్కొక్క గోళార్ధం కొన్ని ఖండాలుగా విభజింపబడి ఉంటుంది. వీటిని లోబ్స్ అంటారు. ఒక్కొక్క గోళార్ధంలో 4 లోబ్లు ఉంటాయి. నుదుటికి దగ్గరగా మెదడు ముందు భాగంలో ఉండే లోబ్ ఫ్రాంటల్ లోబ్. కాస్త వెనక్కి వస్తే కుడిపక్కన పైభాగంలో ఉండే లోబ్ పెరైటల్ లోబ్. దాని కింద ఉన్నది టెంపోరల్ లోబ్. పెరైటల్ లోబ్కి టెంపోరల్ లోబ్కి వెనకన ఉన్న చిన్న లోబ్ ఆక్సిపెటల్ లోబ్. ఈ నేపథ్యంతో ఓసారి పెన్ఫీల్డ్ ప్రయోగాలు పరిశీలిద్దాం. విద్యుత్ ప్రేరణకి మెదడు ఎలా స్పందిస్తుంది అన్న విషయంలో విల్డర్ పెన్ఫీల్డ్ చేసిన అధ్యయనాలలో ఓ ముఖ్యమైన సత్యం బయటపడింది. మెదడులో క్రియల విస్తరణ ఎలా ఉంటుందో తెలిపే అతి ముఖ్యమైన సత్యం అది. మెదడులో ప్రత్యేక ప్రాంతాలు ప్రత్యేక శారీరక క్రియలని నిర్వర్తిస్తున్నాయని పెన్ఫీల్డ్ గుర్తించాడు. ఉదాహరణకి కదలిక అనే క్రియనే తీసుకుంటే శరీరంలో కుడిభాగాన్ని మెదడులో ఎడమ భాగం శాసిస్తుంది. అంతేకాక చేతివేళ్లని ఒక ప్రాంతం శాసిస్తే మోచేతిని మరో ప్రాంతం, అలాగే పాదాన్ని మరో ప్రాంతం. ఇలా వివిధ మెదడు ప్రాంతాలు శరీరంలో వివిధ భాగాలని కదిలిస్తాయి. శరీరంలో కదలిక పుట్టించే మెదడు భాగాలన్నీ జాక్సన్ ఊహించినట్టుగానే పక్కపక్కనే ఉంటాయి. ఒక కంప్యూటర్ కీబోర్డు మీద ఒక్కొక్క కీని నొక్కితే తదనుగుణమైన అక్షరం కంప్యూటర్ స్క్రీన్ మీద కనిపించినట్టు మోటార్ కార్టెక్స్లో ఒక్కొక్క ప్రాంతాన్ని విద్యుత్తుతో ప్రేరణ ఇస్తే తదనుగుణమైన కదలిక శరీరంలో కనిపిస్తుంది. అంటే మొత్తం శరీరానికి ఒక మ్యాప్ లాంటిది ఈ మోటార్ కార్టెక్స్లో ఇమిడి ఉందన్నమాట. ఈ మ్యాప్ యొక్క ఉజ్జాయింపు చిత్రాన్ని కింద చూడవచ్చు. వాస్తవంలో మోటార్ మ్యాపులు మరింత సంక్లిష్టంగా ఉంటాయి. ఈ మ్యాపులో కొంత వైరూప్యంగా ఉన్న ఒక విధమైన మానవాకారం కనిపిస్తోంది. మెదడులో ఉంటూ శరీరాన్ని అదిలిస్తున్న ఈ మానవాకార మ్యాప్కి హోమోన్క్యులస్ అని పేరు పెట్టారు. హోమోన్క్యులస్ అంటే బుల్లి మానవుడు అని అర్థం. అయితే శరీరంలోని వివిధ భాగాలకి వాటిని అదిలించే ఈ మ్యాప్లోని తత్సంబంధమైన ప్రాంతాలకి మధ్య సమనిష్పత్తి లేదని గుర్తించాలి. ఉదాహరణకి మెదడులో చేతిని పెదాలని కదిలించే ప్రాంతాలు కాస్త విశాలంగా ఉంటాయి, కానీ భుజాన్ని కదిలించే ప్రాంతం కాస్త చిన్నగా ఉంటుంది. ఈ తేడాల దృష్ట్యా అరిటాకులంత అరచేతులతో సన్నని చిన్న భుజాలతో శరీరాన్ని కదిలించే ఈ బుల్లి మానవుణ్ణి ఈ క్రింద కనిపించే చిత్రంలోని చిత్రమైన బొమ్మలతో వ్యక్తం చేయడం పరిపాటి అయ్యింది. అలాగే టెంపోరల్ లోబ్కి చెందిన కొన్ని ప్రాంతాలని ఉత్తేజపరిచినప్పుడు ఆ వ్యక్తికి ఎప్పుడో విన్న శబ్దాలు పాటలు మళ్ళీ వినిపించాయట. అయితే కొన్ని ప్రత్యేక బిందువుల వద్ద ఉత్తేజపరిచినప్పుడు మాత్రమే ఆ శబ్దాలు వినిపించాయి. పెన్ఫీల్డ్ మరియు అతడి సహచరుల బృందం ఆ బిందువులని అంకెలతో సూచించారు. ప్రత్యేక అంకెలు గల బిందువుల వద్ద ఉత్తేజపరిచినప్పుడు ప్రత్యేక శబ్దాలు వినిపించాయి. సుమారు 3 దశకాల కాలంలో 1000కి పైగా ఇలాంటి శస్త్రచికిత్సలు చేసిన పెన్ఫీల్డ్ బృందం వాటిలో కొన్ని ఆసక్తికరమైన కేసులని విపులంగా గ్రంథస్థం చేసింది. ఉదాహరణకి బిందువు 23ని ఉత్తేజపరిచినప్పుడు ఒక వ్యక్తికి వైట్ క్రిస్మస్ అనే పాట వినిపించింది. మరో పేషెంట్కి ఎప్పుడు సీజర్ వచ్చినా హుష్ ఏ బై మై బేబీ అనే చర్చి పాట వినిపించేది. అదే వ్యక్తికి టెంపోరల్ లోపులో ఉత్తేజపరిచినప్పుడు సంగీతం వినిపించింది.